అభిధస్తేరవస్మృతం ఇవం విమరాజ సంధ్రువన్యోహతపురమిత్రస్యోషణ్రిమద్యాగచ్చతం యువం సుషూతం చక్రదపురం యువం మిత్రస్యరణామో పేజుషపురకలేరగృణతం యువద్వయా యువం వందన వృష్యదాదుదోపరం సద్యో విశ్వరామేత ఇవం రేభం రేషనాగుహాయితముదైరేదంసమశ్వినా ఇవమృదీశముద సప్తమత్ర జవోమన్ వందం చక్రత సప్తమధ్రయే ఇవం శ్వేదం వేదవే శ్విరాశ్వం నవభిర్వాదీర్నవదీత వాదినం చర్క్రత్యం దదసద్రావయత్స గంభగన్నభ్యోహవ్యం మయోభువం రాజానావతి దేవుతరణాంభో అశ్నోది సుశిరం నగద్భయం యమశ్వినాదుగవారుద్రాత్మనీరో రథం కృత పత్న్యా సహ ఆదేన జాతం మనా సోజవీయదారథం బ్రహ్మవశ్చక్రురశ్వినా యోగే దుహితా జాయతే దివభుభే అరాణీ సుదినే వివస్తాదః తిర్యాదం జయుషాపి పర్వతమపిదం సజవే ధేనుమశ్వినాకస్వత్తి కామందరాశాజివం సజీభిర్గృహితామాముంచతం ఏతం వాం స్వమామశ్వినామకర్మాతక్షామభృగోనరథం జ్ఞామృక్షామయోషానాం నమర్జే నిత్యం న సూనం తనయం దధానాః ంతం కుహకోహవాన్నరాజుమంతంభూషతి రాతర్యానం విభ్రమం విషేవిషేమస్తోర్వస్తోర్వహమానం ధియాసమి కుహశ్చిద్దోషాకుహమస్తోరశ్వినాకుహాభిత్రం కారతకుహోషతో ో వాంసయుత్రిషవేవేవరంజన్మయోషాగృణతే సదస్తాదర్జరేదేదరణేవకాపజాపస్తోర్వస్తోర్యదాగచ్చతోగృహం కశ్చద్భస్రావధక్కస్యవానరారాజపుత్రేవసవనావగచ్చత యువామృగేవారణామే గణ్యవో దోషావస్థోర్హమిడామి పామహే ఇవం హోత్రామృతాయుపాతే నరే భంజనాయమహత శుభస్పతి యువామృదోషావర్యస్వినాయీరాజ్ఞాభూతే దుహితా వృచ్చేవాం నరా భూతం మే అన్న ఉదభూతమత్తవే స్వాపతే రదినే సత్వర్వాదే ఇవం కవీష్ట పర్యస్వి నారసం విశో నగుత్సోజిగుర్ణాయోర్హమక్షాపర్యస్వి నామధ్వాదాభరతమిష్కృతం నగోషణా యువం భుజ్యం యువమస్వి నావసం యువం సింజారముదనాముదారతుః యువరాపరీ సఖ్యమాసతే యువరహమవాసాధుమ్రమాచరే యువం కృతం యువమశ్వినాశయం యువం విధంతం విధవామురుష్యత యువం సనిభ్యస్తనయం తమశ్వినాభం వ్రజమోన్మత సప్తాస్యం జనిష్టయోరాపతయత్కనీ నగో విచారూహన్ వీరుధో దంసనాహను ఆత్మీయంతేమనే వసింధోస్మాన్నే భవతి తత్వాధిత్వనం జీవం రోదంతి విమాజంతే అధ్వరే దీర్ఘామన ప్రసీదం దీర్ఘర్నరా వామం విసృభ్యోజం సా మే రిరేమజపతిభ్యోజనాజ పరిష్మే గతస్యాద్మతదృష ప్రమోదయువాహయద్యో భక్ష్యా క్షేదియోనీషు ప్రియశ్రీయస్ వృషభస్ రేతినా గృహంగమేవాశ్వినాదుష్మసి ఆవాగం సుమతిర్వాజినీవ శూన్యశ్వినాశ్రు కామా అయం సత అభూరం గోపామి సునాశుభస్పతి ప్రియార్ఘ్యం నో దుర్యాం అధీమహి ఆమందామనోషవతురోణత్తం ప్రయం ప్రణవీరం దీర్థం సుప్రభాణం శుభస్పతి స్థానం ప్రదేష్టామపదుర్మతిం భరతం స్వస్తినా విక్షుత్రామాదే శుభస్పతి కలీమస్ జగ్మదుర్విప్రస్ భావిమానస్ గృహం సమానముత్యంబోరహూతముఖ్యా అమృతం త్రిగ్నం సవ నాగనిగ్మతం పరిజ్ఞానం విదత్యం సువ్యక్తిభిర్వయం హవామహే ప్రాదర్యుదం నాధత్యాధీష్ట ప్రాదర్యావానం మధువారణం రథం విశోయన గచ్చోజ్వరీర్మరాగీరేజ్ఞం హోత్రే మందమశ్వినా ఆధ్వర్యం వా మధుపాణిం సుభస్య మగ్నిహం వా ధృతదక్షం నమో నతం ఎత్రస్య వాయత్సవనాని గచ్చోదారాతం మధుపేయమశ్వినా అస్తే వధు ప్రాతరం రాజమస్యం భూఢం ప్రహారాస్తోమస్మై వాచామిత్రాస్తవాచర్యోమిరామయరిధస్వమరింద్రం దోహే నగాముఖాశిక్షాసకాయం ప్రబోధయజరితర్జాలమింద్రం కోశం నూర్ణం వసూనాంగేష్టమాచ్యావయమఖదేరాయసూరం హిమంగత్వామగవన్ భోజమాహుశిమాశిశయం శృణోమి ఆప్నస్వీమీరస్వరక్రవరవిగంభరమింద్రాభరాన స్వాంజనా మమ సత్యేష్ందస్థానామియం తే సమీపే అద్రాయుషం కృణతేయో హవిష్మాసత్యం వక్తిశూరాహ ధనం స్పందం వరుణం యోహస్మై దీవ్రాం సోమాన్ వాసునోజి ప్రయస్వాన్ అస్మై శత్రువం సుతుకాన్ పాతరం నోనిష్ాన్ వ్యుపదిహం తీవ్రత్రం యస్మిన్ స్వయం దాధిమాసం దమింద్రేయశ్రిశ్రాయ మఖభాకామస్మే ఆరాచిత్సంభాజతామస్య శత్రోన్యాస్మై జుమ్నాజన్యానుమంతాం ఆరాచత్రుమపాదస్వరోనముగ్రోజస్సంభపురుహూతేన అస్మే దేహి యమభగ్గోమాదింద్రగృధీరం చరిత్రే వాజరత్నాం ఆత్మన్ తీవ్రా సోమాబులాంతాగింద్రం నాహదామానం మఘవానియం సన్నిధందేవాహజిభూరి భావం ఉద ప్రహామాదిదీవ్యాజరాజిఘతం యచ్చగ్నిశోతి కాలే యో దేవతా మౌనధనారుణద్భితమిత్తం రాజా దృజతి స్వధావాన్ గోభిష్టదేమాజిం దురే భావ్యవే నక్షుభం పునఃతవిస్వాహం అజం రాజాభిప్రథమాధాన్యస్మాకేన భృజనే నాజయేవ బృహస్పతిం నః పరీపాతు పశ్చాదుతోత్తరస్మాదధానాథధాయోః ఇంద్ర పురస్సాధుతమధ్యతో నష్టఖాసిభ్యోపరీ వక్రమోదు అచ్చామయింద్రం మతయ స్వర్భిర స్వద్రీతేర్విశ్వాసీరూషత పరేష్జం తేజన యోజాపతిం వర్జం నంధ్యం మఘవానమూదే నద్విగపేతి మే మనస్కామం కురుహూతశిశ్రయ రాజేవతమి కరోహి పరిహిష్యస్మిన్ సురో మే పానామస్కృతే విషో పృథింద్రామాతేదక్షుధస్రయ్రాజో మఘభావస్వాయీషతేమే ప్రభనే సప్తసింధోపయో బద్ధం వృషభస్మినా అజో నృక్షం సోపదాసమాసం సోమాదయింద్రం మందినస్తమూషద వైరామణీకం తవ సాధ విద్యుదద్విదస్వా అర్మణేజ్యోతిరార్యం కృతం నస్వగ్నే విచీనోతి దేవానే సంవర్గం జన్మఘవాదూర్యం జయత్ నదతే అన్యో అనో దీర్యం సకర్ణ పూరానో మఘవన్నో తనూతన ఇదంభవాజరాజరచనాధేనాపచాకసదృఢా సక్రస్వే సురంజిసీవ్రై సోమై సమతే పృతంజత ఆపోనసింధో మభియత్సమక్షారణం సోమాదయింద్రం కుల్యాజీవ హృదం ర్ధం దిప్రామో అసాధనేజవర్ణవృష్టిర్దివ్యేనూనాధ ప్రాదయద్రజస్వాయో అర్యపత్నీరతేనో జిమా అపహ సంవతే మఘవా జీరదానవే విందజ్జోర్మన వే హవిష్మాతే ఉజ్జాయతరసర్జ్యోతిషా సహ భూజాతురాణవత్ విరోజనామో భారణా శుచిస్వా అన్నదుఃఖం సోసుచీతసత్వాదిభిక్తలే మామాదిం దురే వామ్యవే నక్షుధం పురుహూత విశ్వాం అయం రాజాభిప్రసమాధనాన్యస్మాకేన భృజనే నాజయేమ గృహస్పతిం నః పరీపాతు పశ్చాదుతోత్తరస్మాదధారాదధాయోః ఇంద్ర పురస్తమధ్యతో నఘాతకిభ్యోపరీవక్ణో ఆజాత్యంద్రస్వర్మదాయో ధర్మానాతూ జానస్సు విష్మాన్ రద్వక్రాణోది విశ్వాసవాంశపారేణ మహతా విష్ణేన శుక్మారతమాహరీ వింజక్షవజ్రోపతే గవస్థౌ శీభం రాజన్ ృష్ణ్యాంద్రవాహోపజం వజ్రవాహముగ్రముగ్రాసత్తవిషాదేనం ఋషభం సత్యసుష్మేమ స్పత్రాదమానోహం ఏవాపతి రసమూర్జస్తంభం దరుణావిషాయసే రోజకృష్ణసంగ్రే భాయత్వే అప్యసోజాకే నిపానా వినో వృధే గమన్నస్మేవోన్యాయుధం శ్రీషం స్వాశిషం పరమాజాహి సోమినాహమీతి పరిహిష్య నాధిష్యాతమ పాత్రాణి ధర్మాణా రథక్రాయన్ ప్రథమా దేవోధనోగృ ేర్మైవైవాగపరే సందూర్యో స్వాయేషాం దుర్జిజ ఆయుజుద్రే నిధ్యాయే ప్రాగపరే సంతి రావణే గురు నియత్ర వయునా నిభోజనా ధారయ్రంతరిక్షాని కోపయత్ సమీచీనేషనే విష్కభాయతి వృష్ణీమదముక్ని హంసతి ఇమం వీరం విషుకృతం దేవం కృతం జేనాజాతిమవంశారుజా అస్మిన్ేతమానేష్టోమాఘవన్ోద్ధ్యాభరగోభిష్టరే మామాదిం దురే వామ్యవే నక్షుధం పురోహోత విశ్వాం వయం రాజాభిప్రసమాధనాన్యస్మాకేన వృజనే నాజయేమ బృహస్పతిం నః పరీపాతు పశ్చాదుతోత్తరస్మాదధారాదఘాయోః ఇంద్రపురస్తమధ్యతో నఖాసృణోతు దివత్పరి ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరీజాతవేదా తృతీయమత్సుమనాజశ్రమింధానయనం చరతే స్వాభీ విద్మాదే అగ్నేత్రయధాత్రయాని విద్మాదే ధామవిభేదాపురుత్రా విద్మాదే నామ పరమం గుహాయద్విద్మాతమత్సంయత ఆజగంధ సముద్రే త్వారమణా అస్వా అంతం విచక్షాయీధే దివో అగ్నభూధన్ తృతీయే త్వారజసిదశ్చివాంతమపాముపస్థే మహిళావర్ధన్ అక్రందరగ్నిస్తనయన్ నిభజ్యో క్షామాదేహద్వీరస్తమంజన్ సద్యోజ్ఞానోదిక్షదారోదీ భానునా భాత్యంత శ్రీరామోదారో ధర్మోరయీనా మనీషాణ ప్రాత్మన సోమ గోపాసో నో అసురాజా విభాత్యగ్రాషసామిధాన విశ్వస్య గర్భువానస్య గర్భారోదీ అవృణాజ్యాజమాన ఏం ఇరద్రీమభినత్వరాయంజనాయదగ్నిమయజంత పంచ ఉషిక్పాపకోరదిశ్రూ మేధామత్తేష్వగ్నిరమృతో నిధాయి ఇయత్తి ధూమమాదృషం పరిభ్రదుక్షుక్రేణ జ్యోతిషాద్యామినక్షన్ విశానో రక్మముర్యాద్యౌ దుర్వర్షమాయ శ్రీరుచాన అగ్నిరమృతో అభవద్వయోభిర్యదే నంజో జనయత్సుతే అద్య గణవద్భద్రతో భూపం దేవృతమంతమగ్నే ప్రదమ్నాయ ప్రతరం వశ్యోహాభిసుమ్నం దేవభక్తం న్యమిష్ట ఆదంభజసౌ శ్రవదేష్మక్తముక్తాభజస్యమానే ప్రియసూర్యే ప్రియో అగ్నభాత్యుజ్జాతేనభినదరుజ్జనిత్వైః స్వామగ్నేజమానాదుజ్జోన్విశ్వావసూదధిరేవార్యాణి త్రయా సహద్రవీణమిచ్చమానాభృజంగోమంతముషిజో విభౌరుః అస్తావ్యగ్నర్నరాం సుదేవో వై స్వానరఋషిభిస్సోమా గోపాః అద్వేషేద్యావా పృథివీ హూదేమదేవా ధత్తరయిమస్మే సువీరం భద్రం నో అపి వాతయమనాః ఓం హరిః ఓం ప్రభోజా జాతో మహాన్న భోగం గృహద్వాసీదతపాముపస్థే ధ్యోరాజితేవసూని విధతే తనూపా ఇమం విధంతో అపాం సదస్తే ప్రసన్న నష్టం పదైరణ సుహాచరంశిలో నమోభిక్షంతో ధీరాభృత గోవిందన్ ఇమం కృతో భూర్య విందరిచ్చన్ వై భూపతో మూర్ధన్యజ్ఞాయాః సేవృధో జాత హర్మేషుభిర్యువాతి రోచనస్ మంత్రం హోతారముషిజో నమోభిప్రాంచం యజ్ఞం నేతారమధ్వరాణా విశావగణ్వన్న రజిం పావకం హౌయవాహం దథతో మానుషేషు ప్రభోజయం బ్రహ్మాం విబోధాం భూరామూరం పురాం ధర్మాణం నయంతో గర్భం వనాంధియం దుర్హిరిశ్మశ్రుమ్నార్వాహం ధనత్తం నిపశ్చాశుకృతస్య భోజం పరీవీతో యోనో సీదదంతః అరసంగృభ్యాభిశాంతమో నాభిధర్మణా యంత్రైరీయతేంద్రేణ అస్యాజరాసో సమాభరిద్రా అర్చద్భూమాసో అగ్నయః పావకాః స్వాత్రాసోభరణ్యవోభనర్షదో భాజవో న సోమాజిహ్వజా భర దేవేపో అగ్ని ప్రభజునా నిరేతా పృథివ్యా భాజవ సుచరం తం పాపకం మంత్రం హోతానందధిరేజిష్టం వాయవగ్నిం పృథివీజనిష్టామాపస్వష్టా భృగా భోజం సహోభిః ఈలేన్యం ప్రథమం మాలదిష్టా దేవాస్త దక్షుర్మల భేజత్రం జన్వా దేవాదధిరేహం యమరాహం పురస్పృహోమానుషాసో యజత్రం ేవయో ప్రదేవయత్తం హి పూర్వీ జగ్మాదేదక్షీణమిందహస్తం వసూయవో వసుపదే వసూనా గోపాదింసూరగో నామస్మభ్యం చిత్రం మృగాణం హృయందా స్వాయుధం స్వగాతం సునీతం చతుస్సముద్రం ధరుణం రజీనా సకృత్యం సంశంభూరీవారమస్మభ్యం చిత్రం మృషాణం రజిందా సుబ్రహ్మాణం దేవవంతం బృహంత మురంగభీరం ఋతుభుద్రమింద్ర శృతరేషముగ్రమాభిమాదిగాహమస్మభ్యం చిత్రం మృషాణం రజిందా ధనద్వాజం విప్రవీరం తరుత్రం ధనస్మృతం సుశువాంసం సుదక్షం ఓర్భిమింద్రరత్నమస్మభ్యం చిత్రం మృషాణం రయందా అశ్వావంతం రచిరం వీరవంతం సహస్రణం సజిరం వాజమింద్ర భద్రం రాజం విప్రవీరం స్వర్ణామస్మభ్యం చిత్రం మృషాణం రయందా సప్తకో మృతధీకిం సుమేధా బృహస్పతిం మతిరచ్చాలిగాతి జాంగిరతో నమాతో పదద్యోస్మభ్యం చిత్రం మృషాణం రయందా రణీవానో మమ దూతాశయంద్రాం స్తోమాశ్చరంతి సుమతిరీయానా హృదయస్పృశోమనసామభ్యం చిత్రం మృషాణం రయందామి దద్ధిరన్నాయింద్రవిహంతాం క్షయమస మంజనానాజ్యావా పృథివీ గృణీతామస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ అహం భూమం వదో నః పూర్వస్మతిరహం ధనాని సంజయామి సస్వతః ందే వితరం నందోహం దాసుకే విభజామి భోజనం పరమింద్రో రోధో వక్షో అధర్మణ శ్రుతాయకాజనజమహేరథి అనందస్యభ్యః పరిణం నమాదే గోత్రాశిక్షం దధీజే మాదరిస్వానే మహ్యం తష్టావజ్రమదక్షదాయసం మయీ దేవాసో నిజన్న విక్రతం మమానీకం సూర్యస్యేవ దుష్టరం మామార్యం ధికృతేన కర్తేన చ అరమేతం గవ్యయమస్యం వసుం పూరీషిణం సాయకేనాహిరణ్యయం పురోధహస్రానిషీసామి దాసు చేయన్మాసో మాసముక్తినో అమందిగుః అహమింద్రో న పరాజిజ్ఞయుద్ధనం న మృత్యమేవ తస్థేకదాచన సోమమిన్మా సున్వంతో జాతావసురమే పూరవ సఖ్యేరీసాసన అహమేతాశ్వసతోద్వాద్వేంద్రం జే వజ్రం యుధజే బృణ్వత ఆక్రయమానాన్నవహన్మనాహనం ధృరావదన్ననామస్యన్నవశ్వినాః ఈదమేకమేకోస్ నిష్టాదీద్వాదిముద్రజ ఖరంతి ఖరేన వర్షాన్ ప్రతిహన్ని భూరికిం మా నిందం దిదత్ర వో నింద్రా అహం గుంగుభ్యో అతిధిక్వమిష్కరమిడం నవృత్రసురం భిక్షుధారజం జత్వన్న జఘ్నముతవాచరం జహే ప్రాహం మహే వృత్రహత్యే అసుస్రవి ప్యయే భుజే భోజరామే సత్యాగ్రేణు తద్విదా విద్యం యదశ్చమిషు బంభజమాదిదేనం సంస ముఖ్యం తరం ప్రణేమస్మిందే సోమో అంతర్గోపానేమాభిరస్త్రాగృణోతి సజిగ్మలింగం వృషభం యుయుత్సం గృహస్థస్థౌ బహుళే బద్ధో అంత ఆదిత్యానాం పశూనాం రుద్రియాణాం దేవో దేవానాం నవీనామిధామ ఏమా భద్రాయ తపసేతక్షుదపరాజితమస్త్రితమశాలం అహందాం గృణకే పూర్యం వస్వహం బ్రహ్మ గృణభం మహ్యం వర్ధనం అహం భూవం యజమానస్య రోదితాయ ద్వహ సాక్షి విశ్వస్మిన్ భరే మాం దరింద్రం నామ దేవతా జివశ్చాపాంచవా అహం నీర్ణనా విభ్రతారూ అహం వజ్రం సపదే దృష్ణాదే అహమత్కం కవజే శిష్ణ సంహతేరహం వత్సమావభాభిరుచిభిః అహం దృష్ణస్యస్నతి తావధర్యమం నయోరరార్జం నామదస్య వే అహం ఇదేవ వేదసూంగ్రభిష్టేతుగ్రం కుత్సాయస్మతి పంచరంధయం అహం భూవం యజమానస్య రాజనిప్రయద్భరేతు చేన ప్రియాధిషే అహం రంధయం మృగాయం సర్వాణేజన్మాధీహేతరయునాశనానుషగే అహం వేదం నమ్రమాయ వేకరమహం ద్రవ్యాయమగ్రేభిమరంధయం అహం నయోనరభాస్తం బృహద్రాసం సంవృత్రే వదాసం వృత్రహారూజం యద్వర్ధయం తం వృతయం తమానుషద్ధూరే పారే రజసోరోచనాకారం అహం సూర్యస్య వరీయాం జాతుభిర్వహమానవోజసా జిన్మాసావో మనోషాః నిర్నిదర్ధత్రిభేదా సంకృత్యం వదైః అహం సప్తః నహోషో నహుష్టరః ప్రాశ్రావయం సవసా దుర్వసంయతుం అహం నా అన్యం సహసా సహస్తరం నవవ్రాధాతో నవతిం చ వక్షయం అహం రక్తస్రవతోధారయం వృషాద్రవిత్తపృథివ్యాశీరాది అహమన్నాం శివితీరామి శుక్రతుర్యుధావీదం మన మేఘాదుమిష్టయే అహం దదాసుధారయం యదాసున దేవశ్చనత్వష్టాధారయదృశే స్వార్హంగభావోధస్సు వక్షణాస్వాధోర్మధస్వాత్యం సోమభాసిరం ఏవాదేవాంద్రో విభ్యేరేం ప్రచౌత్రేణ భగవాః సత్యరాధాః నిశ్వేత్తాదే హరివస్తతి ఓభిరాధస్వయసో గృణంతి రమో మహేమంతమానాయాం దశోర్చా విశ్వానరాజ విశ్వాభువే ఇంద్రస్య యస్య సుమఘం స హోమహిశ్రవో బ్రహ్మం చరోదీశ పర్యతాః సోజిన్నసఖ్యానర్య ఇగస్వతర్క్రత్యయింద్రో మావసేనరే ఇష్టాసుధూర్షువాజకృత్యేషత్పదే వృత్రే వాప్స్వా అభిదూరవందసే ఏతేన ఇంద్రయేత జిరేయేతే సుమ్నం స ధన్యా అమియక్షాన్ ఏ దేవాజాజాసుర్యాజయిన్విరేకే అప్స్వా సూర్వరాధుపుంసే భువత్వమింద్రబ్రహ్మణ మహాన్ భువో విశ్వేషు యజ్ఞియాః భువో నృణ్ సౌత్నో విశ్వస్మిన్ ఫలే జ్యేష్ఠస్తమంద్రో విశ్వదర్శనే అవానుకం జాయాజ్ఞవానసో మహీంద్రవో మాత్రాం కృష్టయో విదుః అసోనుకమజరో బద్ధాశ్చ విశ్వే దేతా సమానాదో సుమాగ్రీషే ఏతాదవనాదోమాగ్రీభేస్తో నోదరతో జానీదే పరాయ దేవాత్తం ధర్మ నేతనాయజ్ఞో మంత్రో బ్రహ్మోద్యసంవసాః ఏతే విప్రబ్రహ్మకృతస్తుతే సచావసూనాం చ వసూనశ్చ ధావనే ప్రతే రుమ్నస్య మనసా పదాభూ వన్మదే సుతస్య సోమ్యశ్చాంధసః మహత్తదుల్భం స్థవీరం తదాసీద్యేనావిష్టిత ప్రవివేశీ థాపః విశ్వాపశ్వద్బహుధాతే అగ్నేజాత వేదస్తన్వో దేవజేతాః కోమాదర్శగరవంతదేవో యో మే తన్వో బహుధా పర్యపశ్యత్ వాహమిత్రరుణాక్షిస్వామిధో దేవజానీ వైషామత్వా బహుధా జాత వేద ప్రవిష్టమగ్నే అశ్రోషధీషు సంపాయమోహిత్రభానో దాంతరుష్యాదిరోచమానం హోత్రాదహం వరుణ విద్యాదాయం మే దేవమాయునజన్మత్ర దేవా తే తన్వో బహుగా నిమిష్టాయేతమర్థం నచికేతాహమగ్ని ఏ హిమనుర్దేవయుర్యజ్ఞకామోరంకృత్యాతమశిక్షేష్యగ్నే యుగాన్ పతఃక్రీమి దేవజానాహవ్యాని సుమనశ్యమానః అగ్నేః పూర్వే భ్రాతరో అర్థమేతం రీవాద్వానమన్వావరీవుః తస్మాద్ధియావరుణ దూరమాయం గౌరో లక్షేప్నోరవిజేద్యాయాః కుర్మస్తాయురజరం జనజ్ఞేయథా యుక్తో జాత వేదో నరిష్యాః అథావహాజతు మనస్యమానో భాగం దేవేభ్యో హమిషస్సు జాత యాజాన్మే అనుజాజాస్తమేవ నానూర్జస్సంతం హమిషో ధత్త భాగం ఘతం ధావాం పురుషం దౌషధీనాభగ్నేశ్చ దీర్ఘమాయూరస్సు దేవాః తవ ప్రజానుజాస్తకేవూర్జస్వంతో హవిరస్వంతు భాగా తవాజ్ఞేయజ్ఞోజమస్తుభ్యం నవంతా ప్రతిధస్త్ర విశ్వే దేవాశ్రాస్తమాజేహోతామృతమనభయ్యన్నిహద్య సమే బ్రూతపాదశేయం భోజేన పథా హవ్యమా భోవహాని అహం భోతాన్యదీదం యదీయాన్విశ్వే దేవా మరుతో మాజునంతి అహరశ్వినాధ్వర్యమం వాం బ్రహ్మా సమిద్ధమసిహూర్వాం అయం యోహోదాగిహృదయమస్యమప్యూహేయత్స మంజంతి దేవా అహర్జాయతే మాధిమాస్య సా దేవాదధిరేహవ్యవాహం మాం దేవాదధిరేహవ్యవాహమపం వృత్తం బహుగచ్చ్రాగరంతం అగ్నిర్విద్వాన్ యజ్ఞం నః కల్పయాది పంచామంత్రవృతం సప్తదంతం ఆవో యక్షమృదత్వం ధురీరం యథావో దేవాపరీ భక్కరాణి ఆ బాహ్వోర్వజ్రవింద్రస్య ధేయామసేమా విశ్వాప్రతనాజయాతి త్రీణి శతాత్రీ సహస్రాణ్యగ్నిం ధ్వంసశ్చ దేవానవదాసపర్యన్ ఔక్షం ఘతైరస్త్రేణం బలిరస్మాదిద్భోతారమ్యసాదయంత యమైమన దాసోయమాగాజ్ఞ విద్వాన్ జిత్వాన్ యక్షదేవతీయాన్నిగిడత్సంతర పూర్వో అస్మద్ అదాధిగోదాయజీయానభిప్రయాం సుధీతా నిరీక్ష యజామహ్యగ్నిగంతదేవాీరామహాయీర్యాజ్యేన సాధీమగద్దేవీతి అద్యయజ్ఞామవిదామగుస్యాగాసురభిర్వసానోభద్రామగద్దేవూతిం నో అద్య తదద్యమాత ప్రథమంజీయేనాదూరా అభిదేవా అసామ ఊర్జాదముదయజ్ఞయాస పంచజనామమహోత్రం జూషధ్వం పంచజనామమహోత్రం జూషంతాం గోదాతాముదయే యజ్ఞయాస పృథివీన పార్థివాత్వాత్వం రసోంతరిక్షం దివ్యాత్వాత్వస్మాన్ తన్వన్వజసో భానుమన్విహిజ్యోతిష్మసోరక్షధియాకృతానంఫనం వాయదజోగు వామపోమనద్భరజనజాతీర్జనం అక్షారో నక్ష్యత నోదసో జాయిష్ధ్వం రసనావోతమిం అష్టావంధురం వహతాభితోరసం యేన దేవాసో అనయన్నభిప్రియం అస్మన్ వదీరీయతే సంరభధ్వముత్తిష్టత ప్రదారతా సఖాయః అత్రాజః భజే అధన్న దేవా శివాన్ భజముత్తరేమాభివాజాని ేదపసామవస్తమో బిభ్రత్రా దేవపానాయమాీతే నూనం వరసం స్వాయసం జన వృష్టాదేతో బ్రహ్మనస్పతి సదో నూనం కవయస్సం శ్రీశీదమాసీభిర్యాభిరమృతాయ దక్షత విద్వాంస పదాగుత్యాయర్తనయేన దేవాసో అమృతత్వమానసు గర్భేయోషామదర్వత్వమాదన్యీచ్చేనమనసోదిక్వయా సదిస్వాహాసుమహాయోగ్యాభిరాసనిర్మనతే కారయుజ్జిజిం కీర్తిం మఘవన్మహిత్వాయత్వాభీతే రోదసీ అహ్వజేతాం రావో దేవాతిరోదాసమోద ప్రజాయై త్వస్యైయదధిక్షయింద యదతరస్తన్వావృధానో బలానీంద ప్రబ్రువానో జనేషు మాయేత్సేయాని యుద్ధాన్యాహుర్నాద్యసత్రంపురాబీవిచ్చే మహిమనస్తమస్యాస్మత్తోర్వర్షజోంతమాపు యన్మాతరం చ పితరం దాగమజనయథాస్తన్వా అస్వాయా చత్వారీతే అసుర్యాభ్యాని మహిడస్యాసంతి మంగతాని విశ్వాని విచ్చేయేభిక్కర్మాణి మఘవంతకర్థ త్వం విశ్వాదధిషే కేవలాని యాన్యావిర్యాసగుహావసూని కామమిన్మే మఘవన్మాయితాధీస్తుమాజ్ఞాతాత్వమింద్రాధిధాత యో అదర్ధాజ్యోతిర్జ్యోతిరంధర్యో అదే జన్మధూనాథం మధూని ప్రియం దూషమింద్రాయమన్న బ్రహ్మకృతో మృగదుఃఖాదవాచి దూరే తన్నామదుఃఖ్యం పరాజైర్యత్వా భీతే అస్వయేతామయోధై ఉదరస్తభ్యా పృథివీంద్రామభీతే భ్రాతుఃపుత్రాన్ మఘవంజత్విధానః మహత్తన్నామదుఃఖ్యం పురస్పృజ్యేన భూతం జనజోజేన భవ్యం రత్నం జాతం జోజర్యదస్య ప్రియం ప్రియాస్తమావిధం తపంచ ఆరోదసి అరుణాదోదమధ్యం పంచ దేవాంగ్రేషు సప్త సప్త సరస్యం దదా పురుషా వితష్టేతరూపేణ జ్యోతిషా వివ్రాతేన యదూరాచ ప్రథమా విభాగామజన జోజేన పుష్టస్య పుష్టం విశ్వమపరం పరస్ మహన్మహత్యాధురత్వమేకం విధందద్రాణం దమనే బహూనాజ్యువానం సంతం పరితో జగార దేవ్యవశ్యకావ్యం మహిత్వాద్యాపారదస్య సమాన చాత్మనాథాకో అరుణస్సు బ్రహ్మాయో మహస్సూరస్తనాదనీర యచికేత సత్యమిత్వన్నమోఘం వసస్పార్హముతజేతో దదాత అయిభిర్దే వృష్ట్యాపోంశానియేధిరోక్షద్వత్రహత్యాయ వజ్రీ ఏ కర్మణ క్రియమాణస్య మన్మరేతే కర్మ ముదజాయంత దేవా కర్మాణి జనయన్ విశ్వౌజాదస్తిహా విశ్వమనాస్తురాషాన్ ీత్వే సోమస్య దివృధానస్సూరో నిర్యుధాదబద్ధస్యూన్ ఇదం తజేకం పరభూతజేకం తృతీయేన జ్యోతిఘాసం వీధస్వ సంవేదనే సన్వా అశ్చారూరేధి ప్రియో దేవానాం పరమే జనిత్రే అనోష్టే వాజింతన్వా అన్నయంతీ భామభస్మభ్యం దాదు ధర్మదుభ్యం అహ్రోదో మహో ధర్మాయ దేవాజ్యోతి స్వమామీమీయాజీనేనాదు మేదీస్తు వితత్వం సుపితో దివం గా ో ధర్మ ప్రథమాను నత్యాసు విదో దేవాన్సు విదో నమద్మేదాం వితరచ్చనే తీరే దేవా దేవేష్ర విక్రమం అమావిమ్యచురుతయాన్యత్రైరాం తనోషు నివేషు పునః సహోర్విస్వంబరీ చక్రమో నూర్వాదామాన్యమీరామిమానా అనుభవిస్వాభువనాని ప్రాసాదయంత పురుధ ప్రజా అను దిశాధూనూరం స్వర్విధమాస్థాపయంత తృతీయేన కర్మణా స్వాం ప్రజా వితరస్థిత్యం ప్రహావరేష్ంతు మాతం నావానక్రోధ ప్రతిశ పృథివ్యా స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ప్రజా బృహత్తమహిత్వరేష్దాపరేషు మా ప్రగామపసో భయం మా యజ్ఞాదిందసో వినా మాందస్థం నో అరాదయ యో యజ్ఞస్య ప్రసాదనస్తంతుర్దేవేష్వాదతమాహూతం నీమహి మనోన్బాహూ వామహేనారాసంభేన సోమేణాంతమన్మాభి ఆదాయే దుమనఃపునఃక్రత్వే దక్షాయ జీవసే యోక్తూర్యం పురం నితరో మనో దాతు దేవ్యోజనా జీవం గాతం ప్రసేమహి వయం సోమం వ్రతేత భవనస్తనూషు బిభ్రత ప్రజాం వసతేమహి ఓ